అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిడియ తిరువడి గొలుతు. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాదుని చరిత్ర నారద మహర్షి ధర్మరాజునకు చెబుతూ ఉన్నాడు. మరి ఇంతటి భక్తుడు అయితే అతన్ని ఎందుకు చంపాలని ప్రయత్నం చేశాడు స్వామి, అసలు ఆ కథ ఏమిటి, నాకంతా వినిపించండి అన్నారు. ఆయన కథ అలా ప్రహ్లాదుడి చరిత్ర అనగానే ఒళ్ళు పులకరించిపోయి నారద మహర్షికి ముందు ఆయన సంగతి అంతా చెప్పేశాడు. ఎవరినైనా గురించి చెప్పాలి అనేటప్పుడు ముందు అసలు వాళ్ళ గొప్పతనాన్ని వీళ్ళు అనుభవించిన వాళ్ళు, భక్తుడు గనక భక్తుడు, తన శిష్యుడు గనక తన ఆనందం, అలా భక్తుడు గనక ఆనందము అని నా నారదుండిట్లనియే చాలా సంతోషంతో అంటూ ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడయ్యా, ఈ స్థితి అంతా చూశాడు, హిరణ్యకశిపుడు చూశాడు, ఏంటి అసలు ఎలా ఉంటున్నాడు ఈ బాలుడు. లభ్యంబైన సురాధిరాజ పదమున్ లక్ష్యంపడు, అశ్రాంతమున్ సభ్యత్వంబు నన్నున్నవాడు, అబలుడై జాడ్యంబుతో వీడు, విద్యాభ్యాసంబునగా నితే ఉరమతిగాడంచున్ విచారించి, దైత్యేభ్యుండొక్క దినంబునం ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై. ఏమిటి అసలు వీడు ఈ సురాధిరాజ పదం సామాన్యమా, త్రిలోకాధిపత్యం ఇది, తండ్రిది ఇప్పుడు నేను, నా తర్వాత వీడు రాజు, కానీ అసలు ఇటువంటిది ఎక్కడా కనపడదు, ఏమిటి ఆ రాజసం లేదు వీడి దగ్గర, పైగా సభ్యత్వంబుననున్నవాడు, సభలో కథల మెదలకుండా కూర్చున్న సాధువులులాగా ఉన్నాడేమిటి వీడు, పైగా అసలు జాడ్యమా ఏమిటి అసలు ఇది. కానీ ఇలాంటివన్నీ కూడా విద్యాభ్యాసంతో పిల్లలతో కలిస్తే అక్కడ ఆటలు ఆడుకుంటూ చదువుకుంటూ ఇవన్నీ పోతాయి అని చెప్పి ఆలోచించి పిలిపించాడు, కొడుకును పిలిపించి ఇలా అంటూ ఉన్నాడు. నాయనా అని దగ్గరకు పిలిచాడు, చక్కగా చుంచు దువ్వాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చెబుకము ఆ బొగ్గలు ఇవన్నీ కూడా ఇలా చేశాడు, చాలా గారం చేశాడు, చాలా బాగున్నాడు కదా మరి బాల ప్రహ్లాదుడు, ఆనందంతో కాసేపు అనుభవించి అంటూ ఉన్నాడు. నాయన చదవాలయ్యా, చదువు కావాలి, బళ్ళు వేస్తాను ఇన్ని ఇప్పుడు, చదువు అని వాడు అజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదువగవలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. నాయన చదవకపోతే ఈ ప్రపంచం ఏమీ తెలియదు, అలాగే చదివితే సదసద్వివేక చతురత, ఏది మంచి ఏది చెడో అదంతా తెలుస్తూ ఉంటుందయ్యా, చదువు వలన తెలుస్తూ ఉంటుంది కాబట్టి చదవాలి. నిన్ను కూడా చదివిస్తా, ఆర్యులు పూజ్యులైనటువంటి గురువులు ఉన్నారు మనకి, వాళ్ళ దగ్గర చదివిస్తాను, చదువు నాయనా అన్నాడు. చూసారా మరి రాక్షసుడు తెలియనివాడా, అన్నీ తెలుసు ఒక్క విష్ణువు ద్వేషం తప్ప అని పలికి, అసురలోక పురోహితుండును భగవంతుండును నగు శుక్రాచార్యు కొడుకుల ప్రచండ వితర్కులైన చండామర్కుల రావించి సత్కరించి ఇట్లనియే. ఆ అసురలోక పురోహితుడు ఆ రాక్షసులందరికీ కూడా జాతికి పురోహితుడు, పనులన్నీ చేసి పెట్టేవాడు, మేలు చేసేటటువంటి వాడు భగవంతుడైన శుక్రాచార్యులు. ఆయన కూడా ఒక జ్యోతిష శాస్త్రాన్ని రచన చేశాడు, గ్రహగమనాలన్నీ, అలాగే జ్ఞానశక్త్యాదులు కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన కొడుకులట ప్రచండ వితర్కులు ఎవరు, చండామర్కులు, చండుడు అమర్కుడు అనేవాళ్ళు ఇద్దరు అన్నమాట, మంచి తర్క జ్ఞానము కలిగినటువంటి వారు అని. అది అనుప్రాస లేకుండా వాడాడు కదా మన పోతనామాత్యులు, ప్రచండ వితర్కులైన చండ అమర్కుల రావించి అంటున్నాడు ఆయన, సత్కరించి మళ్ళీ కావోతులు ఇట్లా అంటూ ఉన్నాడు. చూశారంటయ్యా అసలు ఈ బాలకుడిని చూడండి ఎలా ఉన్నాడు, అంధ ప్రక్రియ నుండు రాడు పలుకండు అస్మత్ ప్రతాపక్రియాగంధం వించుకలేదు. మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు. మమం బాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ దదివించి నీతి కుశలంగా చేసి రక్షింపరే. మీరు కారుణ్యచిత్తుల్ దయగలిగినటువంటి వారు, మాకు గురువులు మనోబంధువులు, మనస్సునకు బంధువులు, మీరు మాన్యులు గౌరవనీయులు పెద్దలు. చూడండి వీడిని అసలు అంధ ప్రక్రియ నుండు ఏదో గుడ్డేళ్ళలాగా ఉంటాడు. అట్లా అసలు పిలిస్తే పలకడు, రమ్మంటే రాడు. కానీ మా ప్రతాప గంధం అసలు వాసన కూడా లేదేమయ్యా మాది మాది, అసలు పౌరుషం కనపడదేమిటి, ప్రతాపం లేదేమిటి. కనుక ఈ బాలకుడిని చక్కగా చదివించండి. ఇప్పుడు మనస్సు తెలియాలి కదా, ముందు విద్యార్థి మనస్సు తెలిసి పాఠం చెప్పాలి. ఇప్పుడు ఆ కాలం పోయింది, విద్యార్థి మనస్సును తెలుసుకునే స్థితులు పోయినాయి. సరే, గురువులు చెప్పే పాఠాలు గ్రహించే మనసులు వీరికి పోయినాయి. కానీ అలా తెలుసుకోవాలి నిజంగా, మరి వ్యక్తిత్వ వికాసాలంటే ఇంకేం కావాలి? ఎందుకంటే తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి, వాటికి క్లాసులు పెట్టేసి చెప్పేస్తూ ఉంటారు. నిజమే, క్లాసులు పెట్టాలి, మరి చెప్పాలి, ఇవే చెప్పాలి. భగవద్గీత చెబుతారట, విదేశాలన్నీ కూడా భగవద్గీతనే చెబుతుంటారు. ఎవడెవడు ఏ ఏ పని చేయాలో అవన్నీ కూడా ఆ భగవద్గీత ద్వారానే చెబుతూ ఉంటారు. ప్రపంచమంతా గీత ద్వారా చెబుతూ ఉంటారు. ఎందరో మహాపురుషులు ఉన్నారు. అలాంటిది మన వారికేమో అది తెలిస్తే ఒకటి, ఇది నిజం కాదు అది నిజం కాదు, ఈ చెప్పిందంతా ఒట్టిదే చెట్ట చివరికి వెళ్ళు, అది ఎవరికి, మోక్షగామికి ఒకటికి చెప్పాడా? మోక్షాన్ని పొందేవాడికి ఒక రకం అది. త్రివర్గములు అంటే ఈ లోకంలో ఉద్యోగాలు చేసేవారికి ఒక రకం, వారికి భగవద్గీత కావాలి. వివాహం చేసుకుంటే వాడు ఎలా నడవాలో తెలియాలి అని అంటే నడవడిక ధర్మావిరుద్ధమైనటువంటి కామము నేనే అంటూ ఉన్నాడు ఆయన, వాడికి తెలియాలి. అలాగే చదువు ఎలా చదువుకోవాలో తెలియాలి, పెద్దల ఏడ ఎలా మసలుకోవాలో తెలియాలి, పిల్లల ఏడ పెద్దలు ఎలా ఉండాలో తెలియాలి, శత్రువుల విషయంలో ఎలా ఉండాలో తెలియాలి, మిత్రుల విషయంలో ఎలా ఉండాలో తెలియాలి అంటే భగవద్గీత చదువుకో. నీకు ఏది ఎలా ఉండాలో తెలియాలంటే భగవద్గీతలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది హాస్తి తదన్యత్ర, ఏది ఇక్కడ ఉన్నదో అదేనాయి ఆ ప్రపంచం అంతా. వాడు ఏ భాషలో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పు, జర్మనీ భాషలో చెప్పు, రష్యన్ భాషలో చెప్పు, చైనీసు, జపనీసు, ఏ నీస్ అయినా సరే, నువ్వు సంస్కృతంలో చెప్పు, ఏది చెప్పినా సరే, అఖండమైనటువంటి విజ్ఞానము భగవద్గీతలో ఉన్నది. అంత గొప్ప గ్రంథం అది. అలాగే మన గ్రంథాలు భాగవతము చాలా గొప్ప గ్రంథం. దీంట్లో హేతువులు వద్దు అని నేను మనవి చేసుకుంటూ ఉన్నా. ముందు వెనకలు వద్దు, కార్యకారణాలు వద్దు, హృదయంతో చూడండి, ఆస్వాదించండి. హృదయము ద్రవించిపోవాలి, హృదయము వికాసం కలగాలి. భగవద్గీత చదువు, మనస్సు వికాసం కలుగుతుంది నీకు. భాగవతం చదువు, హృదయం ద్రవించిపోతుంది నీకు. భక్తుల కథలు, భాగవతులు, భగవంతుని కథలు, అదిగో అవి రెండు కూడా, అది లక్షణ గ్రంథం, ఇది లక్ష్య గ్రంథము అని చెబుతూ ఉంటారు పెద్దలు. కనుక అదుగు అలా, మరి ఇట్లా ఉంటున్నాడయ్యా, చదువు కావాలి. మరి గురువుగారిని ఇన్ని చెప్పాలి ఇప్పుడు గురువులకి, అసలు గురువుల్ని గురువులుగా చూస్తున్నారా? వాడేదో స్వామి చెప్పినట్టుగా గురువులకే పంగనామాలని ప్రహ్లాదుడు ఆ సినిమాలో పెట్టించాడు, గురువులకి పంగనామాలు అదిగా అలా ఉంటాయి. మరి అసలు ఎక్కడన్నా విలువ ఉందా ఉపాధ్యాయుడికి? ప్రభుత్వము వాడిని దండిస్తుంది, పిల్లవాడికి పాఠం రాకపోతే ఉపాధ్యాయుడు జవాబుదారి. మరి వీళ్ళు అలాగే ఉంటున్నారు, మరి వీళ్ళకి ఉద్యోగం వచ్చేవరకు, ప్రభుత్వ ఉద్యోగం అంటేది వచ్చేవరకు చాలు, వచ్చిన తర్వాత ఇక చెప్పవసరలా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మార్పులు మరి మన గ్రంథాలు చదువుకుంటే వస్తాయి. మన గ్రంథాలు ఎందుకంటారు పైగా? మరి ఆ మహాత్ముడు ఎవరో కంచె అయిలయ్య, ఆయన ఏమిటి పెద్ద ప్రొఫెసరు, సంస్కృతం మాకెందుకు బ్రాహ్మణుల భాష అంటాడు ఏమిటి? ఇక్కడంతా బ్రాహ్మణులే, కాని వారు ఎవరండి? భారతదేశం అంతా బ్రాహ్మణులే, బ్రహ్మ విద్య కలవారంతా బ్రాహ్మణులే. ఇప్పుడు ఆ కంచె అయిలయ్య తను కాదనుకుంటున్నాడు, తను కూడా బ్రాహ్మణుడే, తను చదివాడు కదా, తను చదవకపోతే చెప్పలేడుగా ఇవన్నీ, ప్రొఫెసర్గా చదివాడు తను కూడా, కనుక అన్నీ బ్రహ్మ విద్యలే. ఏది బ్రతకటానికి కూడా బ్రహ్మ విద్యనండి. బ్రహ్మ అంటే శరీరానికి పేరు తెచ్చింది. ప్రకృతికి ఒక పేరు ఉంది బ్రహ్మ అంటే, జీవుడికి పేరు, పరమాత్మకి పేరు, బుద్ధికి పేరు, మనసుకు పేరు. మన వాళ్ళేం తక్కువ కదా అన్నిటికీ పేర్లు. ఆ పరమాత్మకి ఏది చెందుతుందంటే అన్నీ చెందుతూనే ఉంటాయి. కనుక అందరమీ బ్రాహ్మణులమే, దూరంగా పోనవసరం లేదు, మొత్తం అందరమీ బ్రాహ్మణులమే. కనుక చదువుకి దూరంగా పోకండి. నేను ఒక్కటి చెబుతుంటే, వేదం అంటే అది ఎందుకయ్యా, అది అదేదో కాలం గడిచిపోయింది, దాన్ని వదిలేసేయి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ చదువుకో అని నేను చెప్తుంటా. కనుక ఇదిగో ఇటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం చక్కగా చెబుతూ ఉన్నాడు. ఆయన గురువుల్ని పొగిడాడు, మాన్యులు, బంధువులు, గురువులు, పెద్దలు. మరి ఇదిగో ఇలా చెయ్యాలి. ఆ గురువుల మీద గౌరవం ఉంటే కానీ ముందు నీకు ఆ విద్య రాదు. అయిపోయినాయి, పోతే ఇంకెక్కడది విద్య, ఎక్కడుంది? ఏదో చదివినంత వచ్చినంత దాంతోనే కొంత రుంగనగు మదంబు పుటపుటనా అని కృష్ణదేవరాయలు అన్నట్టు అబ్బో ఇక మా అంతటి వాళ్ళు లేరు అనేటటువంటి స్థితికి చేరిపోతూ ఉంటారు అని పలికి వారులకు ప్రహ్లాదును అప్పగించి తోడ్కొని పొండరినా. అప్పగించేశాడు, గురుకులానికి తీసుకెళ్ళిపోతున్నారు. రాజుగారు అబ్బాయి అయినా సరే ఇంటికొచ్చి పాఠాలు చెప్పటం కాదు. వారును ధనుజ రాజ కుమారు నింగొనిపోయి అతనికి సమాన వయస్కులకు సహస్రోతల అసురకుమారులంగొందరంగూర్చి. ఈయనకి సమానమైన వయస్కులు ఉన్నారు. మరి పెద్దవారైతే వారి వారి భావాలు సమానంగా ఉండవు కదా. చక్కగా సహా విద్యార్థులు అన్నమాట, సహా బ్రహ్మచారులు కలిసి చదివేవారు అని అంటారు. అలా కొందరిని పెట్టి చక్కగా శ్రోతలు అంటూ ఉన్నారు, వినండి. సహశ్రోతలు అంటే అప్పుడు వినటమే చదువు, రాయటము లేదు. లిపి మరి అప్పుడు ఉన్నదో లేదో మనకైతే లేనట్టే లెక్క. అసలు చదువులు పెద్దగా లిపులు అక్షరాలు నేర్చుకోలేదండి పూర్వులు. కళలు నేర్చుకున్నారు. ఈ మధ్య వరకు కూడా మనకు చెప్తూ ఉంటారు. ఆ పొన్నూరులో ఒక ఆయన వేద పాఠం చదవాలి కదా, అక్కడ పెట్టారు. మరి పొన్నూరు అంటే 1500 ఎకరం ఉన్న భావనారాయణ స్వామి మాన్యాలు అవి. ఆయన జీతం ఇచ్చేవాళ్ళట, తీసుకోవటానికి ఏలుముద్ర వేసేవాడంట. ఆయన చదువులు లేవు. మరి చాలామంది వేదాలు చదివిన వారు కూడా ఏలుముద్రలే. అక్షరాలు అంటే చదువు అంటే విద్య. చదువులు అంటే మనం అనుకున్నట్టు అక్షర కాదు, విద్య. అది వినటమే. కనుక సహస్రోతలని ఏర్పాటు చేశాడట. అంచిత భక్తితో ధనిజాధుపు గేహ సమీపము ప్రవేశించి సురారి రాజసుతు చేకొని శుక్రకుమారకులు పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు ఆ కుమారుడాలించి పఠించినన్నీయు చెలింపని వైష్ణవ భక్తిపూర్ణుడై. చక్కగా తీసుకుపోయారు. తీసుకుపోయి అలా పాఠశాలలో ప్రవేశింపచేసి పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు. పాఠాలు చెప్పారు, వింటూ ఉన్నాడు, అంటూ ఉన్నాడు. ఆలించి పఠించెను, ఆలించండి విని వారితో పాటు అన్నీ కూడా ఈయన కూడా పఠనం చేశాడు. అన్ని సేవించాడండి, వారితో పాటు సేవించాడు. ఏమిటనంటే చెల్లింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. ఆ భక్తి ఉన్నదే అది మాత్రం ఏది గర్భము నుంచి వచ్చేసింది. అది ఆ భక్తిని మాత్రం విడిచిపెట్టల, అది మాత్రం పెరుగుతూ ఉంది. ఈ మాత్రం ఊరికట్లా వింటున్నాడు, విని చెబుతున్నాడు. ఏ పగిది వారు చెప్పిన నా పగిది చదువు గాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. అప్పటికే ఆ వయసుకి ఆయనకి ఆ భక్తి ప్రభావము చేత, ఆ విష్ణుమూర్తి అనుగ్రహము చేత, నారద మహర్షి దయచేత మొత్తమంతా మిథ్య అని తెలిసిపోయిందట. ఈయనకి ఇదంతా ఏముంది, ఏదో నడిచిపోతూ ఉంటుంది అంతే. పరమాత్మ ఒక్కటే సత్యము అని వాళ్ళు ఏది చెబితే అది వింటుంటాడు, ఏది చెబితే అది అంటుంటాడు. కానీ ఇది తప్పని అది ఒప్పని మాత్రం ఆక్షేపించడట. మరి నిజానికి తనకు తెలిసినటువంటి విద్య ద్వారా అది తప్పే కదా. తనకు తెలిసినటువంటి బ్రహ్మ విద్య, నారాయణుడు, పరమాత్మ, మరి అది వాళ్ళు చెప్పేదంతా తప్పే, తప్పని మాత్రం అనడట. ఎందుకని? ఎందుకు ఇదంతా మిథ్య? దాంట్లో అసలు తప్పేంటి, ఒప్పేంటి? ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఇది నిజమేనా, అసలు అది నిజమేనా, ఇలా జరిగిందా, ఇట్లా చెబుతారు వీరు, అలా చెబుతారు, అలా చెబుతారు, అదేమిటండి, ఇదేమిటి అంటారు. ఎందుకు ఈ గోలంతా? అసలు అదంతా మిథ్య. అంతా మిథ్య తలంచి చూసినా. ఈ మొత్తం మిథ్య అయితే దీంట్లో మళ్ళీ కొంత నిజమేమిటి, మళ్ళీ కొంత అబద్ధం ఏమిటి, కొన్ని అచ్చుతప్పులు ఏమిటి, కొన్ని వ్యాకరణ దోషాలు ఏమిటి, అసలు కొన్ని అపశబ్దాలు ఏమిటి, కొన్ని సుశబ్దాలు ఏమిటి, ఏం లేదు మొత్తం మిథ్య. ఇంకా దాంట్లో ఏంటి నువ్వు వేరేది, మొత్తము గులకరాళ్ళల్లోకి పోయి ఆ గులకరాళ్ళు ఎతుకుతూ ఉంటే నీకు రాళ్ళు కాక రత్నాలు దొరుకుతాయా? అన్ని రాళ్ళే, ఒకటి చిన్నరాయి ఒకటి పెద్దరాయి, వాటిల్లో హెచ్చు తగ్గులు తప్ప ఆవగింజల్లో చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి. ఏది మనం చేతులు పోసి చూస్తే ఆ పర్వతం ఎక్కి చూసినాడికి అసలు ఆవగింజే కనపడదు, ఈ మొత్తం అంతా ఆవగింజల్లాగా కనపడుతుంటాయి. అలాగే పరమాత్మ తత్వం తెలిసినటువంటి వ్యక్తికి మొత్తం మిథ్య. ఇదంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. మిథ్య అంటే మార్పు చెందేది, ఏమీ లేకపోవటం అని అనుకుంటుంటారు కొందరు, అలా చెబుతారు కొందరు. అంటే కాదది, అంతా మిథ్య, మిథ్యావాదం అనేది మార్పు చెందేది అని శంకర భగవత్పాదులు వారు చెప్పింది. అస్థి జాయతే పరిణమతి, అది దీనికి మార్పులన్నీ అపక్షీయతే వినశ్యతి అంటూ ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. అది మిథ్య అంటే పరమాత్మకి అది నిర్వికారుడు, నిరంజనుడు, నిష్కలంకుడు. ఇవన్నీ కూడా ప్రహ్లాదుడు తర్వాత చెబుతాడు, అక్కడ చెప్పుకుందాం. కనుక అంతా మిథ్య అని చెప్పి ఆయన ఏమీ ఎదురు మాట్లాడకుండా చక్కగా వింటూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. సరే ఇలా జరిగిపోతూ ఉంది కాలము. అంతం కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందను గురువు లేదాడం పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతిన్ సూచదగాక నేడని మహాసౌధాంతరాసీనుడై. కొన్ని రోజులు పోయేటప్పటికీ రాక్షస చక్రవర్తి అసలు ఎట్లా ఉన్నాడు ఈ జడు, ఈ పిచ్చాడు అసలు చదువుతున్నాడా లేదా, అసలు వాళ్ళు ఏమైనా చెబుతున్నారా లేదా, తీసిపోయి ఇడు పిచ్చాడని చెప్పి ఏం మాట్లాడటం లేదు, ఏమీ చేయటం లేదని వాళ్ళలో కలిపేసి వదిలిపెట్టేసి ఊరుకున్నారా, తెలుసుకోవాలి అని అనిపించిందట. అనిపించి మోదముతో దైత్య కుల ముఖ్యుడు రమ్మని చీరబంచే ప్రహ్లాద కుమారుకు భవ మహార్ణవతారకు కామరోష లోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్ కలుషజాల మహోగ్రవని కుఠారకున్ అని పిలిపించాడట, తెలుసుకుందాం అని చెప్పి. ఎవరినండి? ప్రహ్లాద కుమారకున్. ప్రహ్లాద కుమారకుడు చాలుగా, ప్రహ్లాద కుమారకుడు అంటే. ఇక ఈ పద్యంలో ఎక్కడి వరకు వచ్చాము ఇప్పుడు? ఇక్కడికి ఒక లైనే అయ్యింది. ఆ పైన ఈ మిగిలినవన్నీ ఈయన విశేషణాలు చూడండి, ఎన్ని చెబుతున్నాడో. ఇక భవ మహార్ణవ తారకు, సంసారం అనే సముద్రమును దాటించేవాడట ఆయన. కామరోష లోభ అది విరోధి వర్గ పరిహారకు, కామము, క్రోధము, లోభము, మోహము ఆ విరోధి వర్గం ఉన్నది కదా, ఇవే అసలు విరోధులు అంటే ఆరుగురు, అరి షడ్వర్గము అంటారు. వీటిని పరిహరించేవాడు, వాటిని పోగొట్టేటటువంటి వాడు. కేశవ చింతన అమృతాస్వాద కఠోరకున్, కేశవుని యొక్క చింతన, ఆ నారాయణుని యొక్క నామ ధ్యానము అనేటటువంటి అమృతాస్వాదము, ఆ అమృతమును ఆస్వాదన చేసి బాగా గట్టిపడిపోయాడట. నిజానికి అమృతం ఎలా ఉండాలండి? మరి పలసగా ఉండాలి కదా మరి తాగటానికి. మరి ఈయన ఏమైపోయాడు? ఐసులో ఆ లోపల ఏదో డీప్ ఫ్రిజ్లో పెడితే నీళ్లు పోసి పెట్టండి, ఒక గ్లాసులో పోసి గడ్డగట్టేస్తుంది. ఆ గ్లాసును నువ్వు వంచినా వంగదు. ఇక్కడ తిప్పావనుకో ఏమన్నా కారిపోతాయా? కారవు. ఇదిగో ఈ స్థితికి చేరాలి, పరమాత్మ ధ్యానములో చేరాలి. నువ్వు ప్రపంచంలో తిరిగినా లేదు ఎక్కడున్నా సరే ఇదే చెబుతున్నాయి ఉపనిషత్తులన్నీ కూడా. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశంలో ఆయనలో ఐక్యమైతే ఏమైపోతావు నువ్వు? ఇక నువ్వంటూ ఉండవు వేరుగా. అదిగో ఆ స్థితి అలా వచ్చింది ఆయనకి ఆ చింతనతో. కలుషజాల మహోగ్రవని కుఠారకున్, కలుషములు అంటే కల్మషములు, ఆ నారాయణుని చేరటానికి వేరుపడే అడ్డుపడేటటువంటి విరోధి వర్గం ఇది, విరోధి స్వరూపము అని చెబుతారు. అదిగో అలాంటిది అనే ఒక పెద్ద అడవికి గొడ్డలి లాంటి వాడట ఈయన. చూసారా మరి ఎన్ని విశేషణాలతో ప్రయోగించి చెబుతూ ఉన్నాడో మహానుభావుడు. పోతనగారు అంటే పోతనగారేనండి బాబు, పోత పోసినా హిరణ్యమయుడైనా బంగారము తెలుగు మహాత్ముడు. అంతటి మహానుభావుడికి చేతులెత్తి నమస్కరించి నా ఆనందం కొలది చెబుతూనే ఉన్నా, ఆనందంగా వింటూ ఉండండి. ఏదో నేను చెప్పుకెళ్ళిపోతున్నాను అనుకోకండి, సమయం ఎక్కువ లేదనుకోకండి, గంట చెప్పినా నేను మీకు కాసేపటికి అయిపోయినట్టు ఉంటుంది. మన సమయాన్ని అనుసరించి అలా వెళ్ళిపోతూ ఉందాం, ఎంతకాలమైతే అంతకాలము అలా చెప్పుకుంటూ వెళ్దాం. ఆయన అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం. జై శ్రీరామ్.